وَلَقَدْ جَعَلْنَا فِي السَّمَاءِ بُرُوجًا وَزَيَّنَّاهَا لِلنَّاظِرِينَ وَحَفِظْنَاهَا مِنْ كُلِّ شَيْطَانٍ رَجِيمٍ إِلَّا مَنِ اسْتَرَقَ السَّمْعَ فَأَتْبَعَهُ شِهَابٌ مُبِينٌ إِذِ مَيْمُ చేసిన పని మేము ఆకాశములో దృఢతరములైన ఎన్నో కోటలను నిర్మించాము చూపరుల కోసం వాటిని నక్షత్రాలతో అలంకరించాము శాపగ్రస్తుడైన ప్రతి శైతాను నుండి వాటిని సురక్షితం చేశాము శైతాను ఎవడైనా వాటిలోకి పోలేడు దొంగచాటుగా ఏదైనా వినటం తప్ప దొంగచాటుగా వినే ప్రయత్నం వాడు చేసినప్పుడు అగ్నిజ్వాల ఒకటి వాణ్ణి వెంటాడుతుంది والأرض مددناها وألقينا فيها رواسي وأنبتنا فيها من كل شيء موزون وجعلنا لكم فيها معايش ومن لستم له برازقين وإن من شيء إلا عندنا خزائنه وما ننزله إلا بقدر معلوم وأرسلنا الرياح لواقح فأنزلنا من السماء ماء فأسقيناكموه وما أنتم له بخازنين وإنا لنحن نحيي ونميت ونحن الوارثون ولقد علمنا المستقدمين منكم ولقد علمنا المستأخرين وإن ربك هو يحشرهم إنه حكيم عليم మేము భూమిని పరిచాము అందులో కొండలను పాచాము అందులో అన్ని రకాల చెట్లు చేమలను ఖచ్చితమైన తగిన పరిమాణములో సృష్టించాము ఇంకా అందులో జీవనోపాధికి వనరులను ఏర్పాటు చేశాము మీకు మీరు పోషింపని అనేక ఇతర ప్రాణికోటికి కూడా మా వద్ద పుష్కలంగా నిలువలు లేని వస్తువు అంటూ ఏదీ లేదు మేము ఏ వస్తువును అవతరింపజేసినా దానిని ఒక నిర్ణీత పరిమాణంలో అవతరింపజేస్తాము ఉత్పత్తి కారకములైన గాలులను మేమే పంపుతున్నాము ఆ తరువాత ఆకాశము నుండి నీళ్లను వర్షింపజేస్తున్నాము ఆ నీళ్లను మీకు తనివి తీరా త్రాగటానికి ఇస్తున్నాము ఈ సంపదకు యజమానులు మీరు కాదు జీవన మరణాలను మేము కలిగిస్తున్నాము మేమే అందరికీ వారసులము అయ్యేవారము మీలో పూర్వం గతించిన వారిని కూడా మేము చూశాము తరువాత వచ్చేవారు కూడా మా దృష్టిలో ఉన్నారు నిశ్చయంగా మీ ప్రభువు వారందరినీ సమావేశపరుస్తాడు ఆయన వివేకవంతుడు అన్నీ తెలిసినవాడును والجان خلقناه من قبل من نار السموم وإذ قال ربك للملائكة إني خالق بشرا من صلصال من حمأ مسنون فإذا سويته ونفخت فيه من روحي فقعوا له ساجدين فسجد الملائكة كلهم أجمعون إلا إبليس أبى أن يكون مع الساجدين قال يا إبليس ما لك ألا تكون مع الساجدين قال لم أكن لأسجد لبشر خلقته من صلصال من حمأ مسنون قال فاخرج منها فإنك رجيم وإن عليك اللعنة إلى يوم الدين قال رب فأنظرني إلى يوم يبعثون قال فإنك من المنظرين

نبئ عبادي أني أنا الغفور الرحيم وأن عذابي هو العذاب الأليم ప్రవక్త నేను చాలా క్షమించేవాణ్ణి అని కరుణించేవాణ్ణి అని దీనితో పాటు నా శిక్ష కూడా చాలా బాధాకరమైన శిక్షే అని నా దాసులకు చెప్పు قالوا لا توجل إنا نبشرك بغلام عليم قال أبشرتموني على أن مسني الكبر فبم تبشرون قالوا بشرناك بالحق فلا تكن من القانطين قال ومن يقنط من رحمة ربه إلا الضالون قال فما خطبكم أيها المرسلون قالوا إنا أرسلنا إلى قوم مجرمين إلا آل لوط إنا لمنجوهم أجمعين إلا امرأته వారికి ఇబ్రాహీము అతిథుల గాథను కొంచెం వినిపించు. వారు అతని వద్దకు వచ్చి మీకు శాంతి కలుగుగాక అని అన్నప్పుడు అతడు ఇలా అన్నాడు, మేము మిమ్మల్ని చూచి భయపడుతున్నాం. వారు ఇలా సమాధానం పలికారు, భయపడకండి, మేము మహావివేకవంతుడైన ఒక కుమారుడు మీకు కలుగుతాడనే శుభవార్తను మీకు అందజేస్తున్నాము. ఇబ్రాహీము ఇలా అన్నాడు, ఏమిటి ఈ ముసలితనంలో మీరు నాకు సంతాన శుభవార్తను అందజేస్తున్నారా? కొంచెం ఆలోచించండి, మీరు ఎటువంటి శుభవార్తను నాకు అందజేస్తున్నారో. వారు ఇలా జవాబు ఇచ్చారు, మేము మీకు సత్యమైన శుభవార్తను అందజేస్తున్నాము, మీరు నిరాశపడకండి. ఇబ్రాహీము ఇలా అన్నాడు, తమ ప్రభువు కారుణ్యం పట్ల మార్గము తప్పిన వారు మాత్రమే నిరాశపడతారు. ఇబ్రాహీము ఇలా అడిగాడు, అల్లా దూతలారా, ఏ కార్యము నిమిత్తం తమరు వేంచేశారు? వారు ఇలా చెప్పారు, మేము ఒక నేరస్థ జాతి వైపునకు పంపబడ్డాము, కేవలం లూత్ ఇంటివారే మినహాయించబడ్డారు, వారందరినీ మేము రక్షిస్తాము ఒక్క అతని భార్యను తప్ప, ఎందుకంటే వెనుక ఉండిపోయేవారిలో ఆమె చేరిపోతుందని మేము నిర్ణయించాము అని అల్లాహ్ అన్నాడు. فلما جاء آل لوط المرسلون قال إنكم قوم منكرون قالوا بل جئناك بما كانوا فيه يمترون وأتيناك بالحق وإنا لصادقون فأسر بأهلك بقطع من الليل واتبع أدبارهم ولا يلتفت منكم أحد وامضوا حيث تؤمرون وقضينا إليه ذلك الأمر أن دابر هؤلاء مقطوع مصبحين ترواتا إيدي ودوتلو లూతు వద్దకు వెళ్లినప్పుడు అతను, మీరు కొత్తవారుగా కనిపిస్తున్నారు అని అన్నాడు. వారు ఇలా సమాధానం చెప్పారు, కాదు, కాని ఈ ప్రజలు దేని రాకనైతే శంకిస్తున్నారో దాన్ని మేము తీసుకువచ్చాము. మేము నీతో నిజం చెబుతున్నాము, మేము సత్యంతో నీ వద్దకు వచ్చామని. కనుక ఇప్పుడు నీవు కొంచెం రాత్రి ఉండగానే నీ ఇంటి వారిని తీసుకుని బయలుదేరు, స్వయంగా నీవు వారి వెనుక నడువు. మీలో ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదు, కొల్లి అని మిమ్మల్ని ఆజ్ఞాపించే వైపునకే మీరు నేరుగా పొల్లి. ఉదయం అవుతూ ఉండగానే వారు సమూలంగా నాశనం చెయ్యబడతారని మేము అతనికి మా నిర్ణయాన్ని తెలియజేశాము. قال إن هؤلاء ضيفي فلا تفضحون واتقوا الله ولا تخزون قالوا أولم ننهك عن العالمين قال هؤلاء بناتي إن كنتم فاعلين ఇంతలోని నగరవాసులు సంతోషం పట్టలేక లూతు ఇంటి వీధికి వచ్చారు. లూతు ఇలా అన్నాడు, సోదరులారా, వీరు నా అతిథులు, నన్ను నవ్వులపాలు చెయ్యకండి, అల్లాకు భయపడండి, నన్ను అవమానపరచకండి. వారు ఇలా చెప్పారు, ప్రపంచంలోని ప్రతివాణ్ణి వెనకేసుకురావద్దని మేము నిన్ను ఎన్నోసార్లు వారించలేదా? లూతు బ్రతిమాలుతూ ఇలా అన్నాడు, మీకు ఏదన్నా చెయ్యాలనే ఉంటే ఇదిగో నా ఈ కూతుళ్ళు ఉన్నారు. فجعلنا عاليها سافلها وأمطرنا عليهم حجارة من سجيل. ప్రవక్త, నీ ప్రాణం సాక్షిగా, ఆ సమయంలో వారికి ఒక కైపు లాంటిది ఎక్కింది, దానితో వారు స్వాధీనత కోల్పోయారు. చివరకు తెల్లవారగానే ఒక భయంకరమైన ప్రేరుడు వారిపైకి వచ్చిపడింది. మేము ఆ నగరాన్ని తల్లకిందులు చేసేశాము, వారిపై కాల్చిన మట్టిరాళ్ల వర్షాన్ని కురిపించాము. إن في ذلك لآيات للمتوسمين وإنها لبسبيل مقيم إن في ذلك لآية للمؤمنين دور الدشتي غلواريكي إي سنغتنلو غبّ سوچنلو أنناي إي سنغتن جريجن آفرانتون رهداري پاي أنناي ఇందులో విశ్వాసులకు గుణపాఠము నేర్పే విషయాలు ఉన్నాయి. ఐకా జాతీయులు దుర్మార్గులు కనుక చూడండి, మేము కూడా వారికి ప్రతీకారం చేశాము. ఈ రెండు జాతుల శిథిలమైన ప్రాంతాలు రహదారులపై ఉన్నాయి. ولقد كذب اصحاب الحجر المرسلين واتيناهم اياتنا فكانوا عنها معرضين وكانوا ينحتون من الجبال بيوتا امنين فاخذتهم الصيحه مصبحين فما اغنى عنهم ما كانوا يكسبون. హిజ్ర ప్రజలు కూడా ప్రవక్తలను నిరాకరించారు. మేము మా వాక్యాలను వారి కడకు పంపాము, మా సూచనలను వారికి చూపాము, కాని వారు వాటన్నింటినీ విస్మరిస్తూనే వచ్చారు. వారు కొండలను తొలిచి గృహాలను నిర్మిస్తూ ఉండేవారు. వారు తమ స్థానంలో నిర్భయంగా నిశ్చింతగా ఉండేవారు. తురకు ఉదయం వేళ ఒక తీవ్రమైన ప్రేలుడు వారిపైకి వచ్చిపడింది. వారి సంపాదన వారికి ఏమాత్రం పనికి రాకుండా పోయింది. إن ربك هو الخلاق العليم ولقد آتيناك سبعا من المثاني والقرآن العظيم لا تمدن عينيك إلى ما متعنا به أزواجا منهم ولا تحزن عليهم